ఎక్కడ వచ్చారు అనుకోండి, అనుభవము అని అర్థం. సో ఆ రకంగా ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే అని బోర్డు, ఆ బోర్డుకే చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేవగానే మీ మనస్సు బరువుగా ఉందనుకోండి, ఏదో పీడతోటి ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే కనపడుతుంది. అది చూడగానే ఒక ఒక ఒక ఇన్నర్ వాల్యూ సిస్టమ్ స్టర్ అవుతుంది, ఒక హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ వివేక ఒక్కసారి కదిలించినట్టు చాలా ఉపకారం. అలాగే ఒక మంచి ఉల్లాసంగా ఉందనుకోండి, ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే చూడగానే ఓ ఇంత ఉల్లాసం అనవసరం. ఎందుకంటే ఉల్లాసం డిగ్రీ పెరిగి కొలిది, తర్వాత దానివల్ల వచ్చే దుఃఖం యొక్క డిగ్రీ కూడా సిమిలర్గా ఉంటుంది, అంత ఉల్లాసం అనవసరం. సో ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే అని బోర్డు పెట్టుకో. నేను అన్నాను చాలా బాగుందండి బోర్డు, మీకు చాలా మంచి ఐడియా వచ్చింది అంటే, మన ఐడియా ఏముందో అది ఏంటోనో శ్రీకృష్ణుడు చెప్పిన మాటే ఆగమాపాయిన అని చెప్పాడు. సో ఆగమ అపాయి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఏది మీరు కాబట్టి వచ్చిపోయేది మిగలిన దానికి, దానికోసం అంత పెద్ద ఎక్సైటెడ్ రెస్పాన్స్ ఇచ్చి మనం ఏమిటి ఉద్ధరించేది, కానీ వచ్చింది మంచి వచ్చింది కానీ పోయిదే కానీ నిలిచేది ఎలాగా కాదు. కాబట్టి దీనికోసం మనం కంగారు పడిపోక్కర్లేదు. చెడు వచ్చింది సరే కానీ దానికి కంగారు పడక్కర్లేదు, ఆపోజిట్ కైండ్ ఆఫ్ కంగారు దానికి పడద్దు దీనికి పడద్దు. ఆగమాపాయి వచ్చిందంటే పోతూ ఉంటుంది. ఈ దృష్టి కనుక డెవలప్ చేసుకుంటే కొంచెం మీరు యు ఆర్ ఇన్వోకింగ్ దట్ హయ్యర్ పవర్ ఆఫ్ ది మైండ్, ఆ ఆత్మశక్తిని మీరు ఆ హయ్యర్ పవర్ ఆఫ్ ఆత్మానండి పోని మనస్సు అన్నా పర్వాలేదు, మనోబలాన్ని ఇన్వోక్ చేస్తారు. మనోబలం లోపల నుంచి వస్తుందండి, సర్వము లోపల నుంచి వస్తుంది. యు ఆర్ సిట్టింగ్ అన్ ఇన్ఫినిట్ పవర్ ఆత్మ, దాని మీద మీరు కూర్చుని ఉన్నారు కాబట్టి దాని నుంచే ఇన్వోక్ చేయాలి. గ్రౌండ్ వాటర్ని ట్యాప్ చేయాలి. గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ అంతటా ఉంటుంది. ఎనీవేర్ యూ డిప్ అంటే జనరల్గా చెప్తున్నాను నేను, ఎనీ ఎక్కడ తవ్వినా మీకు మాల్వాలు రండి, మీరు ఎక్కడ తవ్వినా సమృద్ధిగా ఉంటుంది. నీరు 30 అడుగులు వెళ్ళేప్పటికి పట్టుకోలేరు మీరు ఆ నీరు ఎక్కడ తవ్వినాను. సో మీరు మరి ఆ గ్రౌండ్ వాటర్ లభించాలంటే ఏం చేయాలి? యూ హావ్ టు ట్యాప్. ట్యాప్ చేయకుండా పైన నిలబడి ఉన్నారనుకోండి మీకు వాటర్ వస్తుందా? రాదు. ట్యాప్ చేస్తేనే వస్తుంది. అలాగే మనోబలము మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసేది వివేకమే ట్యాప్ చేసేటువంటి సాధన. ఆగమాపాయిన అనే మాట ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో వెంటనే మీకు సహనం వచ్చేస్తుంది. అసలు మహాత్ములు చెప్పారు, నీవు దుఃఖంలో ఉన్నారనుకోండి కష్టం వస్తుంది. కష్టాలు వస్తూ ఉంటాయండి మానవ జీవితం అంటే. మానవులకి రాకపోతే కష్టాలు మ్రాకులకు వస్తాయా అనేదో సామెత ఒకటి. సో మానవ జీవితంలో కష్టాలు వస్తుంటాయి, రాకులు కూడా వస్తాయి మనకి తెలియదు. కానీ ఎనీవే కష్టం వచ్చినప్పుడు ఓ మహాత్ముడు ఏమని చెప్పాడు, ఈ సలహా ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ రెడీలీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని నేను చెప్పట్లేదు, ఇంకా విశ్లేషణ. మీరు కూడా ఆలోచించి చూడదగ్గ మాట. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, జీవితంలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు. ఒక రకంగా నేనే కుర్రవాడిని ఒక రకంగా చూస్తే బట్ ఎవర్. సో సలహా ఏమిటంటే, ఒక కష్టం వచ్చినప్పుడు నీవు వర్తమానంలో ఉండడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్తాను. మనం అంతా బాగున్నప్పుడు వర్తమానంలో ఉండడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇదో పెద్ద ప్రారంభం. అంతా బాగున్నప్పుడు వీడికి ఎందుకంటే భవిష్యత్తు తీరు కూర్చుని భవిష్యత్తు ఏమిటని ఎందుకు ఆ ప్రశ్న? హాయిగా ఉన్నవాడు భవిష్యత్తు అని లెక్క వేయడం ప్రారంభించాడంటే బెంగతో నిండిపోతుంది మనసు. ఏం చేసుకుంటావు భవిష్యత్తు? హాయిగా భోంచేసావు కదా, కులాసాగా ఉన్నావు, ఏదో రామకృష్ణ అని జపం చేసుకోవచ్చు, పుస్తకం చూసుకోవచ్చు, మంచి పని ఏదైనా చేయొచ్చు. భవిష్యత్తు తెలుసుకుని ఏం చేస్తాం? దుఃఖంలో ఉన్నప్పుడు యూ ట్రై టు ప్రాజెక్ట్ ది మైండ్ ఇన్ టు ఫ్యూచర్. ఈ దుఃఖము సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో భావం చేయమన్నా. ఒకసారి పంటి నొప్పి వచ్చింది నాకు, పన్ను అలా పీడిస్తూ ఉంటుంది. పంటి నొప్పి అన్నది కొంచెం వెరీ పెయిన్ఫుల్. ఫిజికల్ పెయిన్కి అప్లై చేయక్కర్లేదు, ఒక రకంగా ఒకప్పుడు అప్లై చేయొచ్చు కూడా. ఫిజికల్ పెయిన్ వస్తే ఊరికే ఇంత మీమాంస అనవసరం, ఏదో మార్కెట్లోకి వెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కుని వేసుకుంటే సరిపడుతుంది. ఏదో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అంత పెయిన్ అంతలా సహించి అలాగా బాధపడిపోక్కర్లేదు. కొంత సహించాలి, అలా ట్యాబ్లెట్లు రెడీగా పెట్టుకుని మింగేస్తూ ఉండడం కూడా మంచిది కాదు. కొంత సహించి ఇంకా తప్పనిసరి అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. బట్ స్టిల్ సహించటం మంచిది. ఫిజికల్ పెయిన్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ సహించవచ్చు. సో పెయిన్ వచ్చినప్పుడు, సో ఇప్పుడు అలా ఇప్పుడు వర్తమానంలోకి లాక్కొచ్చేస్తుంది మనస్సుని. ఫిజికల్ పెయిన్ అన్నది ఇట్ పుషెస్ యూ ఇన్ టు ది ప్రెసెంట్, ఇట్ ఫిక్సెస్ యూ ఇన్ ది ప్రెసెంట్. ప్రెసెంట్ ఈజ్ పెయిన్ఫుల్. సో ఆ పెయిన్లో మనం నిలిచి ఉంటాం. ఒక గంట తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది అని భావన చేసామనుకోండి, ఎలా ఉంటుంది పెయిన్? గంట తర్వాత ఎలా ఉంటుంది? తగ్గుతుంది. పోనీ ఇది గంట కాకపోతే రోజు. సో ఆ విధంగా ఈ మానసిక దుఃఖం ఉందనుకోండి, జస్ట్ థింక్ హౌ ఇట్ విల్ బి ఆఫ్టర్ 1 ఇయర్. అసలు మీరు అలా థింక్ చేసేప్పటికే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమని, ఇది ఇంత తీవ్రంగా ఉండదు 1 ఇయర్ తర్వాత ఏదైనా కూడా. ఎందుకంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒకడు. సో ఏదో నొప్పితోటి, గుండె నొప్పో చెవి నొప్పో తలనొప్పో ఏదో, వెళ్తే ట్యాబ్లెట్ ఇచ్చాడు. 1 వీక్ వేసుకోమని ఇచ్చాడు. రోజు 3 మోతాదులు చొప్పున 7 రోజులు వేసుకోండి అంటే, వీడు అన్నాడు 7 రోజులు ఎప్పటికి తగ్గిపోతుందా అన్నాడు. 7 రోజులు ఎప్పటికి మీకు నొప్పి మీకు బాగా అలవాటు అవుతుంది అని చెప్పాడు. తగ్గిపోతుందని కాదు, యుల్ బికమ్ ఎకష్టం ఉంటుంది పెయిన్. ఆ ఎకష్టం అయ్యే వరకు ట్యాబ్లెట్ సహకరిస్తాయి. ఎకష్టం అయిపోయిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్లు అక్కర్లేదు అని చెప్పాడు. సో ఆ రకంగా 1 మంత్ 1 ఇయర్ అయిన తర్వాత వాట్ వుడ్ బి ది నేచర్ ఆఫ్ ది పెయిన్ మీరు భావన చేశారనుకోండి, అప్పుడు ద పెయిన్ విల్ బి దేర్ ప్రాబబ్లీ, బట్ ఇట్ విల్ నాట్ బి దట్ మచ్ పెయిన్ఫుల్. ఇప్పుడు జుట్టు తెల్లబడేప్పుడు మనస్సుకు బెంగగా ఉంటుంది, కొద్ది తెల్లబడ్డప్పుడు బెంగగా ఉంటుంది. 6 మాసాలు ఎంతో మొత్తం అంత తెల్లబడిందా, ఇంకా అందాగా ఎలాగా తెల్లబడింది, ఇంకా బెంగే ఉంది అయిపోయింది. సో ఆ రకంగా ప్రారంభంలో ఉన్న పెయిన్ కొంచెం దూరంగా వెళ్తే ఉండదు. సో ఆ రకంగా భవిష్యత్తు గురించి భావన చేస్తే మీకు దుఃఖం తగ్గేందుకు అవకాశం ఉంది అని ఓ మహాత్ముడు ఎక్కడో అనగా విన్నాను నేను. అస్తు ఆగమాపాయన, వచ్చిపోతాయి అనిత్యా, అనిత్యములు, నిత్యము కాదు. అసలు ముందు ఆ సత్యాన్ని గుర్తించేప్పటికీ, ఇది అనిత్యము అని తెలిసేప్పటికీ అని గుర్తించాలి. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, ఇట్ ఈస్ అన్రియల్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్సియంట్ అని ఎప్పుడైతే మీరు దృఢంగా ఫీల్ అవుతారో అప్పుడు మీకు సహనశక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. భాష్యకారులు అంటారు అద్భుతం, యస్మాత్తే మాత్రాస్పర్శాదయ ఆగమాపాయన ఆగమాపాయశీలా. సో తస్మాత్ అనిత్యా, దీని హేతుమద్భావము అంటారు. ఆగమాపాయన హేతువు, అనిత్యా హేతుమత్, అంటే ముందు కాజు వెంటనే ఎఫెక్ట్, కాజ్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. హేతుమద్భావం. సో ఆగమాపాయన వచ్చిపోతూ ఉంటాయి కాబట్టే అనిత్యములు. కాబట్టే అనే పదం అక్కడ ఉండదు, ఉండకపోయినా ఉన్నట్లే. సో యస్మాత్ తస్మాత్ అది పెట్టారుగా, యస్మాత్ ఇంచేతన ఎందువలనైతే తే అవి ఏమిటవి? మాత్రాస్పర్శాదయ, మాత్రాస్పర్శలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు. మాత్రాస్పర్శ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉండిపోతుంది. స్పర్శ కాంటాక్ట్ ఇట్ ఈస్ టెంపరీ, ఇట్ కమ్స్ అండ్ గో, కాంటాక్ట్ హ్యాపెన్స్ అండ్ గోస్. దెన్ శీత ఉష్ణ సుఖ దుఃఖ ఎట్సెట్రా ఇవన్నీ కూడా దే కమ్ అండ్ గో. సో ఆగమాపాయిన, ఆగమ అపాయిన్ అని ఆ ఇన్ ఉంది చూసారా, అపాయిన్కి బహువచనం అపాయిన, ఇన్ గుణి గుణినో గుణిన, ఆ ఇన్కి శీలార్థంలో ప్రత్యయం, శీలము అనే అర్థంలో వచ్చే ప్రత్యయం ఇన్. అంచేతనే శంకరులు దానికి ఆగమాపాయ శీలా, శీల అనే మాట పాణినిది, శీలార్థంలో ఇన్ అనే ప్రత్యయాన్ని విధించారు. కాబట్టి వచ్చిపోయే స్వభావము కలవి అంటే తప్పనిసరిగా వచ్చిపోతాయి అని అర్థం. స్వభావంగా బంగారానికి మిలమిల మెరిసే స్వభావము అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా మిలమిల మెరుస్తుంది. అలాగే ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా వచ్చిపోయే స్వభావము కలవి అంటే తప్పనిసరిగా పోతాయి, వస్తూనే పోతూ ఉంటాయి అవి అంటే అర్థం ఏమిటి? అనిత్యా, కాబట్టే అవి అనిత్యములు. అనిత్యమైన వాటి గురించి నువ్వు పట్టుకోవాలనే ప్రయత్నం చేయడం పొరపాటు. అనిత్యమైన సుఖాన్ని, అనిత్యం అది, సుఖం వచ్చింది అనిత్యం, దాన్ని పట్టుకుంటాను అని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు భంగపడతావు. దుఃఖం వచ్చింది అది అనిత్యమే, దాన్ని రానివ్వకుండా తోసేస్తాను అని ప్రయత్నం చేసామనుకో, అప్పుడు అది కూడా భంగపాటుకి కారణమవుతుంది. కాబట్టి దుఃఖం రాబోతోంది అంటే మీరు ఆ దుఃఖాన్ని సహించేసేయటం కోసం మనస్సుని నిబ్బరం చేసి కూర్చోవడం అంతే. అంతేగాని దాన్ని రాకుండా తోసేస్తాను అని ప్రయత్నం చేయటం అనవసరం. ఎందుకంటే మీరు ఆపలేరు, వచ్చిన తర్వాత రాకుండా ఆపలేరు, వచ్చిన తర్వాత పోకుండా ఆపలేరు. సుఖాన్ని పోకుండా ఎవడు దుఃఖాన్ని పోకుండా ఆపడు, సుఖాన్ని పోకుండా ఆపుతాడు. సుఖాన్ని పోకుండా ఆపలేరు, దుఃఖాన్ని రాకుండా ఆపలేరు. ఇంకేం చేస్తారు మీరు? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అనిత్య, అనిత్య శబ్దాన్ని పార్షల్గా అప్లై చేసుకోండి. సుఖాన్ని రాకుండా ఆపలేరు, పోకుండా ఆపలేరు, దుఃఖాన్ని రాకుండా ఆపలేరు. ప్రవాహంలో వచ్చేస్తాయి అంతే, కాల ప్రవాహంలో, కర్మ ప్రవాహంలో, ప్రకృతి ప్రవాహంలో వచ్చేస్తాయి అంతే, వాటిని ఆపలేరు. కాబట్టి మీరు అవి ఆపి ప్రయత్నం చేయొద్దు. అమెరికాలో నుండి ఓల్డ్ ఏజ్ రాకుండా ఆపి ప్రయత్నం, ఎంత ప్రయత్నమో మీరు ఊహించలేరు. ఎంత ప్రయత్నం అంటే టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్. అమెరికాలో ప్రైవేట్ ఇండస్ట్రీ, ప్రైవేట్ డ్రగ్ ఫార్మ్స్, దే స్పెండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు క్రియేట్ డ్రగ్స్ టు పోస్ట్పోన్ ఓల్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ని పోస్ట్పోన్ చేయడం. అది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ముఖం ముడతలు పడకుండా వాయిదా వేస్తాడు. 5 ఏళ్ళు వాయిదా వేసి డ్రగ్లు ఆల్రెడీ ఉన్నాయి, 10 ఏళ్ళు వాయిదా వేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. ముఖం ముడతలు పడకూడదు. ఇంకా ఇక్కడ మొదలుపెట్టి ఇంకా మీరు అలాగా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ మీద రీసెర్చ్, జీరియాటిక్ రీసెర్చ్ సెంటర్స్ ఇవి యూనివర్సిటీస్లో అవి చేయవు. ఎందుకంటే కొంచెం యూనివర్సిటీస్లోనూ అక్కడ జరిగే రీసెర్చ్ ఒక్కసారి వివేకపూర్వకంగా ఉంటుంది, ఇంత అధ్వాన్నంగా ఉండదు. వీళ్ళు రీసెర్చ్ చేస్తారు, రీసెర్చ్ చేసి డ్రగ్స్ ఇస్తారు. టెస్టోస్టిరోన్ అని ఒక డ్రగ్ ఒకటి ఉంది, స్టిరాయిడ్, ఈ స్టిరాయిడ్ టెస్టోస్టిరోన్ నేను టైమ్, లైఫ్ ఇలాంటి మ్యాగజైన్స్ ఉంటాయి, తర్వాత వెరీ గ్లాసీ మ్యాగజైన్స్, అలాగే ఇంకా అక్కడ పాపులర్ మ్యాగజైన్స్, సైన్స్ మ్యాగజైన్స్, సైంటిఫిక్ అమెరికన్ సైన్స్ ఇలాంటి మ్యాగజైన్స్, ఈ పాపులర్ మ్యాగజైన్స్ లైక్ లైఫ్, న్యూస్ టైమ్ ఎట్సెట్రా అండ్ సైంటిఫిక్ మ్యాగజైన్స్లో కూడా వీటన్నింటిలో కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ టెస్టోస్టిరోన్. ఈ టెస్టోస్టిరోన్ ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ మేల్స్, మొగాళ్ళకది, ఇది ఫిమేల్ కాదు, ఇది మేల్ హార్మోన్ అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 50కి కనుక మీరు తీసుకోవడం ప్రారంభిస్తే మీ ముడతలో అవి తగ్గుతాయి. సో ఒక మనిషి ఉంటాడు, వాడు ఏజ్ 50, వాడి ముఖం ఫోటోగ్రాఫ్, టెస్టోస్టిరోన్ 3 మంత్స్, మళ్ళీ వాడి ముఖం ఫోటోగ్రాఫ్. సో ఈ 50 ఇయర్స్ వాడు హీ స్టార్ట్స్ లుకింగ్ లైక్ 40. సో అంతకుముందు ఏమిటి మీరు రిటైర్మెంట్ ఎప్పుడు అవుతున్నారు అని అడగాల్సింది పోయి అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే అబ్బా మీరు చాలా యంగ్గా కనపడుతున్నారండి అనడం ప్రారంభిస్తారు సొసైటీలో. అది కూడా వాడు కమర్షియల్లో చూపిస్తారు. అంతకుముందు అంకుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు రిటైర్ అని అడుగుతాడు. ఈ 3 నెలలు ఈ టెస్టోస్టిరోన్ మింగిన తర్వాత డియర్ ఫ్రెండ్ విల్ యూ కమ్ ఫర్ ఫుట్బాల్ అని అడుగుతాడు. వీడే వచ్చి ఇలాగ చూపిస్తాడు వాడు. ఈ టెస్టోస్టిరోన్ మింగుతాడు, దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎంత బ్యాడ్ అంటే మీరు ఊహ కూడా చేయాలి. వీడు ఇది మింగడం అది ఎడిక్షన్, హ్యాబిట్ ఫార్మింగ్ మెడికేషన్ వంటి. తర్వాత బాడీలో తెలిసిన సైడ్ ఎఫెక్ట్స్ గోల్డ్ అని ఉన్నాయి, తెలియనివి భగవంతుడికే తెలియాలి అవన్నీ ఉన్నాయి. వీడు హఠాత్తుగా ఈ టెస్టోస్టిరోన్ మా ఇంకా గుండెకి చెడ్డది, అది హార్ట్కి ప్రాబ్లం. దేర్ఫోర్ డాక్టర్ అడ్వైజ్ ఇస్తాడు యూ నీడ్ ఎ ప్రిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్ అవసరం. అంచేతే వీళ్ళు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే మీరు యూ గో అండ్ గెట్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ ది డాక్టర్, యూ ఆస్క్ ది డాక్టర్ అని చెప్పేసి వీడు అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో డాక్టర్కి కొంచెం ఫీజు ఎక్కువ ఇచ్చి వీళ్ళు ప్రిస్క్రిప్షన్స్ తెచ్చుకొస్తారు. ఇంకా ఓ స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్ చచ్చిపోతావు రా బాబు, నేను ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అని ఇవ్వడవాడు. అప్పుడు వీడి ముఖం చూడాలి మీరు. 55లో వీడు 70లాగా కనపడతాడు. సో వీడు ఏం పోస్ట్పోన్ చేసినట్టు, ఇది సైంటిఫిక్ అడ్వాన్స్ ఇదే, ఇలా ఉంటుందా సైన్స్ అంటే. సైన్స్ని డిస్టార్ట్ చేసేసి, ఎస్పెషల్లీ మెడికల్ అండి, మెడికల్ ఫీల్డ్లో మై గాడ్ ఎంత ఫ్రాడ్ అంటే మీరు ఊహ కూడా చేయలేరు. టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది. సో చూసారా, ఇలాగంటే అవివేకంలో అలాంటి రాంగ్ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్లో పురుషులు స్త్రీలు కూడా పడిపోయి మహాదుఖాన్ని శారీరకంగా మానసికంగా, టెరిఫిక్ సోషల్ ప్రెషర్, మెంటల్ ప్రెషర్, డిప్రెషన్, సైకయాట్రిస్ట్లు ఎంత గోలంటే సమాజం చాలా భయంకరమైన అవస్థలో ఉంటుంది అక్కడ. అదే మీరు ఇండియా రండి, అలా ఉన్నారు. ఇక్కడ పీపుల్ దే ఆర్ వెరీ రెసిలియంట్ అండ్ వెరీ టాలరెంట్, అలా సహించుకుంటూ పోతారు. ఇక్కడ దెర్ ఈజ్ ఏ స్పిరిచువాలిటీ అన్నది ఈ గడ్డలో, ఈ గాలిలో, ఈ నేలలో, ఈ నీటిలో ఉంది. కాబట్టి జనులు చాలా సహజంగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు. స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోగానే జుట్టు తెల్లబడ్డం, ఓల్డ్ ఏజ్ లక్షణాలు, ఇవన్నీ కూడా దే ఆర్ యాక్సెప్టెడ్. ఆ మనోబలం వస్తుంది, యాక్సెప్ట్ చేసేటువంటి సామర్థ్యం వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ అది వాట్ స్పిరిచువాలిటీ కెన్ గివ్. ఆ యాక్సెప్టెన్స్ ఇట్స్ టెరిఫిక్ థింగ్, ఇట్ ఈస్ చాలా పెద్ద పవర్ అది. ఆ పవర్ తోటి వీళ్ళు మిగతా సొసైటీస్లో వాళ్ళు పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటారు. అది అది ఒక మహాభయంకరమైన దుఃఖంగా దాన్ని ప్రాజెక్ట్ చేసుకుని జుట్టు తెల్లబడింది అనేప్పటికీ ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. నేను 1 వీక్ పాఠం చెప్పాను, ఆత్మజ్ఞానోపదేశ విధి అని ఒక టెక్స్ట్ ఉంటుంది గద్య, అది 1 వీక్ పాఠం చెప్పాను. నా ద్వారంలో నేను చెప్పుకుపోయాను. దానికి నెబ్రాస్కా నుంచి, ఉటా నుంచి వాళ్ళందరూ లేడీస్ జెంట్స్ అమెరికన్స్ వచ్చారు. వాళ్ళు 25-30 మంది వచ్చారు. వాళ్ళు షేక్ అయిపోయారు ఆ పాఠం విని, థరలీ షేక్. ఎందుకంటే వాళ్ళ వాల్యూ సిస్టమ్ అంతా కూడా డిమాలిష్ అయిపోయింది ఆ పాఠంలో. వాళ్ళు కళంబట నీళ్ళ పర్యంతం అయిపోయి వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఏమండి మరి వాట్ డూ అడ్వైజర్స్, దిస్ ఇస్ హౌ వీఆర్ లివింగ్ అని. ఎందుకంటే చాలా సిన్సియర్ పీపుల్. ఒక ఆమె చెప్పింది నాతో, షీ వాజ్ ఇంజెక్టింగ్ సమ్ లిక్విడ్స్ టు ప్రివెంట్, ఈ ముడతలని ప్రివెంట్ చేయడానికి లిక్విడ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ లిక్విడ్ని ఇక్కడ ముడత ఇలా ఇక్కడ పడిందా, ఇక్కడ అక్కడ పడుతుంది, దానికి మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ ఇక్కడ పడుతుందా అక్కడ పడుతుంది అంటే మనం గమనించని కూడా గమనించాం. సో అక్కడ స్లోగా అది ఇంజెక్ట్ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తే 1 మంత్ 2 మంత్స్ దాకా ముడత ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ముడత వస్తుంటే తెలిసిపోతుంది, మళ్ళీ ఇంకో లిక్విడ్ ఇంజెక్ట్ చేయాలి. దే డూ దట్, కెన్ యూ బిలీవ్ ఇట్? ఇదంతా రీసెర్చ్. ఎంత అవివేకం అంటే ఇంకా పరాకాష్ఠకి చెందిన అవివేకం. మోడర్నిటీ అంటే ఇలా ఎడిసింది మోడర్నిటీ. ఇది మోడర్నిటీ, ఆధునికత అని అన్నారే, ఇది ఆధునికత. కాబట్టి సహనం, తితిక్ష, అమృతం నిజంగా. సో ఆగమాపాయన అనిత్యాహ, ముఖం ముడతలు పడింది లేకపోతే జుట్టు తెల్లబడింది, అది దెర్ ఇస్ నథింగ్ అన్యూజువల్ అబౌట్ ఇట్. యవ్వనం అనిత్యం. సో శరీరంలో బలం, శరీర దార్ఢ్యం అనిత్యం, సర్వము అనిత్యం. కాబట్టి దాన్ని అనిత్యమని గుర్తించేసి చక్కగా సహించేసేయటం, ఇంకంతకంటే సహనం నేర్చేసుకోవటం. సహనం నేర్చుకోవటం అంటే ఎలాగంటే వివేకపూర్వకమైన సహనంలో యూ విల్ లూజ్ సైట్ ఆఫ్ ఇట్ సూన్. అసలు అటువంటిది ఒకటి జరుగుతోందనే సంగతే మీకు తెలీదు. చాలా సహజంగా మీరు యూ విల్ బి ఎట్ పీస్. సో ఈ మార్పులు శరీరంలో, మనస్సులో అనేక మార్పులు, కుటుంబంలో, సమాజంలో అలా మార్పులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొత్త కొత్త పాత మార్పులు, కొత్త అంత పాత పోతూ ఉంటుంది, కొత్త వస్తూ ఉంటుంది, కొత్త వస్తూనే పాత అయిపోతుంది, ఇంకోటి వస్తూ ఉంటుంది. ఈ మార్పులన్నింటినీ కూడా అవి ఏమీ కూడా మిమ్మల్ని విచలితుడిని చేయవు, మీరు నిశ్చలంగా అలా ఉండిపోతారు, అదే ఆనంద స్థితి. సో తాం స్థితిక్షస్వ భారత భాష్యం ఉందాము, తస్మాత్ అనిత్యా అత తాన్ శీతోష్ణాదీన్ తితిక్షస్వ ప్రసహస్వ. సో ఆ శీతోష్ణ తాం స్థితిక్షస్వ వాటిని సహించు, చక్క ప్రా అని కూడా అన్నారు. అంటే సహనంలో కొంచెం బలం ఉంది, తితిక్షని మీకు నేను మనవి చేశాను. కొంచెం బలమైన పటిష్టమైన సహనము, తితిక్ష ఆ పదానికి ఆ బరువు ఉంది. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్. అంచేతనే ప్రసహస్వ అని వేశారు. సో నీవు కొంచెం కష్టమైన తాత్కాలిక ఆరంభంలో కొంచెం ఇబ్బంది అయినా సరే దాన్ని సహించడం అలవాటు చేసుకో. ఏమిటి సహించడం అంటే ఏమిటి? దేశు హర్షం విషాదంచ మా కార్షీ ఇత్యర్థః. సో సుఖ దుఃఖములు వచ్చినప్పుడు శీతోష్ణాది రూపంగా వస్తాయి, వాటెవర్ సుఖ దుఃఖములు వచ్చినప్పుడు వాటి యందు హర్షమును కానీ విషాదమును కానీ చేయవద్దు. హర్షము అంటే వెరీ ఇంటెన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్, విషాదము అంటే ఈక్వల్లీ ఇంటెన్స్ నెగిటివ్ రెస్పాన్స్. హర్షం మంచిది కాదు. హర్షం అంటే ఆనందం, ఆ సుఖానుభూతిని పట్టలేకపోవుట, అది హర్షం. హర్షం చాలా చెడ్డది, విషాదం చాలా చెడ్డది. విషాదం మనిషిని కృంగదీసేస్తుంది, ఏ పని చేయలేకపోతాడు. సో నేను ఒకప్పుడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఏదో చిన్న డౌట్ ఉండి వెళ్ళాను, మ్యాథమెటిక్స్కి సంబంధించి డౌట్. ఆయన కనుక ఒక్కసారి మనస్సు ప్రశాంతంగా ఉంటే నిమిషంలో నాకు చెప్పేస్తారు. నేను వెళ్ళి మాస్టర్ ఇది చూడండి అంటే ఆయన ఉండండి సార్, ఇప్పుడు నన్ను మీరు ఏమీ డిస్టర్బ్ చేయకండి అని విసుక్కున్నాడు ఆయన. ఏంటండి అలా విసుక్కుంటున్నారు ఆయన, చిన్న విషయానికి కూడా ఏమిటా అని కొంచెం గమనిస్తే తేలింది ఏమిటంటే హీజ్ అండర్ ఇంటెన్స్ ఇంటెన్స్ అన్హ్యాపీనెస్లో ఉన్నారు ఆయన. సో అంటే ఆ మనస్సు ఆ స్థితిలో నిరుత్సాహంలోకి కృంగిపోయే స్థితికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అతి సామాన్యమైన విషయం కూడా వాళ్ళు మనస్సు దాని మీద పెట్టలేరు, చాలా ఇరిటేటింగ్గా తయారైపోతారు, లోపల ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. సో బాడీలో బయోకెమిస్ట్రీ ఆఫ్ ది ఎంటైర్ బాడీ చేంజ్ అయిపోతుంది, చాలా సైకోసోమాటిక్ డిసీజెస్. సరే సైకో అంటే మనస్సు, సోమా అంటే బాడీ. సో మనస్సులోంచి బాడీలోకి వచ్చేస్తాయి ఈ అనారోగ్యాలన్నీ. బీపీ అలాంటిదే, ఎసిడిటీ అలాంటిదే, తర్వాత హార్ట్ ప్రాబ్లం, ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ. ఈవెన్ ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ కూడా అలాంటిదే అని చెప్తున్నారు. ఆర్థరైటిస్ నేను అనుకునేవాడిని కొంచెం ఫిజికల్, అది ఫిజికల్ ఏం కాదు, అది కూడా మెంటలే. ఇంకా ఏమంటున్నారంటే స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా మెంటల్ అని అంటున్నారు. ఇంకా దట్ ఈస్ ది అది ది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. స్కిన్కి మనస్సుకి సంబంధం అంటే ఆశ్చర్యం. సో సోరియాసిస్ అని ఒక డిసీజ్ ఉంది, దాన్ని మెడిటేషన్ వల్ల తగ్గుతుంది అని చెప్తున్నారు. మెడిటేషన్ అంటే ఏమన్నా మీరు మెడిటేషన్ ఏం చేస్తారు? చాలామంది మెడిటేషన్ అంటారు. వాట్ మెడిటేషన్ యూ విల్ డూ? మీరు కూర్చుంటారు, మనస్సు ఏమో నిలబట్టలేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఏం మెడిటేషన్ చేస్తారు? మెడిటేషన్కి ఏమీ కంగారు లేదు, ముందు సహనం నేర్చుకోండి, తితిక్ష నేర్చుకోండి. మీరు తితిక్షని అభ్యాసం చేసి చూడండి, మీరు ఏ మెడిటేషన్ చేయక్కర్లేకుండా మనస్సు మెడిటేటివ్గానే ఉంటుంది. కొత్తగా మెడిటేషన్ ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే మనస్సులో ఉండే చలనం అంతా హర్ష విషాద రూపంగా ఉంటుంది. సో మీ వాల్యూ సిస్టమ్ని కేర్ఫుల్గా రీఆర్గనైజ్ చేసుకుని హర్షాన్ని విషాదాన్ని పక్కన పెట్టి కేవలము సహనము అంటే యాక్సెప్టెన్స్, యాక్సెప్ట్ చేయటం అంటే సుఖం వచ్చిందనుకోండి భగవత్ ప్రసాదంగా యాక్సెప్ట్ చేయటం, ఈ ప్రసాద బుద్ధి తర్వాత వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు కూడా ప్రసాదంగా యాక్సెప్ట్ చేయటం, యాక్సెప్ట్ చేసి దాన్ని అలా అది అనిత్యము అని తెలుసుకుంటూ వివేకాన్ని దాని మీద వివేక విత్ రే ఆఫ్ వివేక, సో వివేక జ్ఞానము యొక్క కిరణములను దానిపై ప్రసరింపజేసి ఇది అనిత్యము, వచ్చిపోయేది, ఇది శాశ్వతం కాదు, దీన్ని మనం సహించేస్తే సరిపడుతుంది అని సహించేస్తే పోతుంది అవుతుంది. సహించడం మీరు ప్రారంభించగానే పోతుంది. అసలు మీరు సహించడం అభ్యాసం చేస్తే పోతుంది, మనం అసలు సహించడం మొదలు కూడా పెట్టాం. సో అది సంగతి. రసహస్వ దేశ హర్షం విషాదంచ మా కార్షీ ఇత్యర్థః. తర్వాత శ్లోకం యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సో ఏమిటి సహిస్తే ఉపయోగం ఏమిటి? ఇప్పుడు లోకంలో మానవ దృక్పథం ఎలా ఉంటుందంటే సుఖాన్ని పట్టుకోవాలి చేయి జారిపోకుండా, దుఃఖం రాకుండగా మన బలమంతా ఒడ్డి నిలువరించాలి. అది తెలివితేటలుగానే వచ్చి సుఖాన్ని రాని పోయి సుఖాన్ని పోని వచ్చి దుఃఖాన్ని రాని పోని దుఃఖాన్ని పోని అని అలా సహించుతూ కూర్చుంటే ఏమిటి ఒరిగినట్లు? ఏమిటి పురుషార్థం? ఏమిటి దాంట్లో పురుషార్థం? ఏమిటైనా ఏదైనా ఒకటి చెప్పండి. అంటే మోక్షమే పురుషార్థం, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఇంకా సర్వోత్తమమైన సర్వోత్కృష్టమైన పురుషార్థం మీకు ఫలంగా లభిస్తుంది. ఇది గీత యొక్క టీచింగ్ ఇలాగే ఉంటుంది. మీకు మీరు కర్మకాండలోకి వెళ్ళారనుకోండి, మీరు అగ్నిష్టోమం అనే క్రతువు చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు. ఓకే, ఆ దానిపైన మహాగ్ని చైనము అనే క్రతువు, అది ఎందుకండో మేము స్వర్గానికి వెళ్తాం కదా అగ్నిష్టోమం చేస్తే మళ్ళీ ఇంకేదో క్రతువు అంటున్నారు ఏమిటి అంటే, ఈ స్వర్గంలో కొద్ది రోజులే ఉంటారు. ఓ అలాగా, స్వర్గంలో చాలా కాలం ఉంటే ఏం చేయాలి? ఇగో ఈ మహాగ్ని చైనం అనే క్రతువు చేసుకోవాలి. ఓకే, ఇంకో అదే అయిపోయిందంటే మళ్ళీ వాజపేయము అని ఇంకో క్రతువు, మళ్ళీ అది ఎందుకంటే ఇంకా స్వర్గంలో ఇంకా ఉన్నతమైన స్థానం. ఈ విధంగా ది ఎంటైర్ రిలీజియస్ లిటరేచర్, అసలు లిటరేచర్ అలాంటి పెట్టండి, స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అలాంటి పెట్టండి, ఎంటైర్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక ఉన్నత స్థితిని చేరుకోవాలంటే ఏదో ఒక పెద్ద గొప్ప యజ్ఞ యాగాది క్రతువులను చేయటమో, లేకపోతే ఒక పెద్ద తీర్థయాత్ర చేయటమో, అయితే ఒక పెద్ద పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయటమో, అలాంటిది ఏదో ఒకటి చేస్తే మీకు ఉన్నత స్థితి కలుగుతుంది అనే యాటిట్యూడ్లో ఉంటారు. అంతేగాని జీవితంలో వస్తే సుఖ దుఃఖాలు వస్తాయని ఎవరికి తెలియని సంగతి ఇది. ఆ వచ్చే సుఖ దుఃఖాలని మీరు కేవలము సహనశక్తితోటి వాటిని సహించేస్తూ వివేక బలంతో అవి అనిత్యములను తెలుసుకుని ఏదో కింద మీద పడి సహించడం మీరు నేర్చేసుకుంటే దాని ద్వారా మోక్షం వస్తుందంటే ఇది ఎలా ఉంది? ఈ అసలు ఈ బోధ ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. డోంట్ యూ ఫైండ్ ఇట్ ఈస్ ఏ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్. ఏదో పౌండరీక యాగం చేస్తే మోక్షం వస్తుందంటే అబ్బో అలాగా అని అనిపిస్తుంది. అలా కాకుండా మీరు సుఖ దుఃఖాలను సహించేస్తే మోక్షం వచ్చేస్తుందంటే ఇది ఏమన్నమాట? చాలా విలక్షణమైన టీచింగ్. సో కర్మకాండలో చెప్పే పద్ధతి వేరే ఉంటుంది. సో అక్కడ సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. సో అశ్వమేధ యాగం చేసినట్లయితే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. పర్యాప్య అనంతరాయాయ పర్యాప్తి అంటే పూర్ణమైన సుఖాన్ని మీరు పొందుతారు, భోగాల్ని పొందుతారు. అనంతరాయాయ అంతరాయములు లేని భోగాల్ని స్వర్గసుఖాన్ని పొందుతారు, సర్వసుఖాల్ని పొందుతారు, సర్వ లోకాల్ని మీరు జయిస్తారు. సర్వమేవ తేనాత్మోతి సర్వం జయతి. ఏమిటది తేనా అంటే ఏమిటా తత్? అది ఏమిటది? అశ్వమేధ యాగం, అశ్వమేధము అనే యజ్ఞం అలా చెప్తారు అక్కడ. ఇక్కడ ఇక్కడ చెప్పేది ఎలా ఉంది? ఇది ఎలా ఉందంటే ఏదో నార్మల్ రొటీన్ లైఫ్లో మనం ఒక వాల్యూని తెచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుందని చెప్తుంది. అంటే దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అనూషువల్ గీతా టీచింగ్. అంటే మోక్షం ఇప్పుడు మోక్షం ఎక్కడో ఉందనుకోండి, మరి ఎక్కడో ఉన్న మోక్షాన్ని తీసుకురావడానికి అశ్వమేధం అంతటి గొప్ప యజ్ఞం అవసరమే? ఇదేమిటిది? సహనం నేర్చుకుంటే కొంచెం సహనంగా ఉండవయా నీకు మోక్షం వచ్చేస్తుంది అంటాడు ఈయన. అంటే మోక్షము ఆత్మరూపమై ఉండాలి. అంత దూరంగా ఉన్న మోక్షాన్ని మీరు ఆత్మగుణములు అంటారు వీటిని, మనస్సులో ఉండే వాల్యూస్ని బట్టి తెచ్చేసుకోవడం ఎలా సాధ్యపడుతుంది? అలా సాధ్యపడదు. కానీ మోక్షము ఆత్మరూపంగా ఉంటే మటుకు సాధ్యమే, అది సంగతి. ఎనీవే, సో దీనికి ఈ అంటే సహనము తితిక్ష కనుక మీరు నేర్చుకుంటే మీరు మోక్షాన్ని పొందుతారు. అంచేతనే ఈ ఉపనిషత్తుకి ఆ మొదటి శ్లోకంలో ఉండే తితిక్షని రెండో శ్లోకంలో ఉండే అమృతంతో కలిపి దానికి తితిక్షామృతోపనిషత్తుని పేరుపెట్టారు. సో సహా అమృతత్వాయ కల్పతే అని దాని మీద అవతారికి కూడా అలాగే రాస్తున్నారు ఆయన. చూడండి, శీతోష్ణాదీన్ సహతః కిం స్యాత్ ఇతి శృణు. శీతోష్ణాదులను సహించేవాడికి ఏమిటి ఒరుగుతుంది? కిం స్యాత్, కిం స్యాత్ అంటే ఒక్క పిసర వెటకారంతో కూడిన ప్రశ్న. ఏమిటి ఒరిగిది? ఏమిటవుతుందండి? చలేస్తుంటే కప్పుకోవడం మానేసి అలా కలవగట్టి మేము అలా వణికిపోతూ కూర్చునేవాళ్ళం చలేసినప్పుడు కార్తీక మాసంలో తెల్లవారుజామున. ఏమిటైంది? వేడి వస్తుందనుకోండి, అలా సహించేయడం దాన్ని, వేడిని అలా సహించేయడమే అంతే. అబ్బాబో ఈ వేడి మేము ఉండలే ఉండవు, మీరు వెంటనే ఎయిర్ కండిషన్ పెట్టించేయండి అని అక్కడి నుంచి పారిపోవడం ఒక పద్ధతి. దాన్ని అలా సహించేస్తూ ఉండడం. ఏమిటో ఏమిటైంది, ఎయిర్ కండిషన్ పెట్టుకున్న వాడు హాయిగా ఉన్నాడు, అలా సహించేసిన వాడికి ఏమైంది అని మీరు అలా భ్రమపడతారేమో. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆది శబ్దం కేవలం శీతోష్ణాలే కాదు, శీతోష్ణాలను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. శీతం నుంచి బయట పారిపోయే అంటే ఫుల్ హార్డీగా ఉండకూడదు, అంటే ఫ్రాస్ట్ బయట వచ్చి శీతంలోకి వెళ్ళిపోవడం, లేకపోతే సన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎండలోకి వెళ్ళిపోవటం, అలా ఉండమని అభిప్రాయం కాదు. వితిన్ రీజనబుల్ లిమిట్స్ కంప్లైన్ చేయటం మానేసి, మనస్సు చెడగొట్టుకోవడం మానేసి చక్కగా సహించేయటం. కొంతమంది ఏం చేస్తారంటే సీజన్స్ని తిట్టేసుకుంటూ బతుకుతారు. శీతోష్ణాదీన్ సహత అన్నారు, అందుకోసం నేను చెప్తున్నా. సో వర్షాకాలం వస్తే వర్షాన్ని తిట్టుకుంటారు, వర్షాన్ని న్యూస్లో తిరుగుతూ ఉంటాడు వాడు. వర్షం పడనంతసేపు ఇగో వర్షం పట్టలేదు వర్షం పట్టలేదని ఎంత హడావిడైనా చేసేస్తాడు. తీరా వీడు హడావిడి 15 రోజులు చేసిన తర్వాత 16 రోజునే ఓ దిక్కు వాన పడగానే అదిగో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లో లయింగ్ ఏరియాస్ నీటితో నిండిపోయాయి అని ఇంకా పెద్ద హడావిడి. ఈ వర్షాల మూలంగా మన సమాజం అతలాకుతలం అయిపోతుంది. సో వెంటనే ప్రభుత్వం వచ్చేసి ఏదైనా ఏర్పాట్లు చేయాలి. ఏం ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం వచ్చేసి? ప్రభుత్వం అసలు అది నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు అసలు నిద్ర లేవడానికే మనం వెళ్ళి లేపాలి. వాళ్ళు ఏం ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం? సో కృత్రిమ వర్షాలు కురిపించాలి అన్నారు. ఓకే కురిపించండి, దానికి ఒక రాడార్ ఒకటి కావాలి. ఒక రాడార్ ఎక్కడుంది? జర్మనీలో ఉంది. సరే అయితే దానికి ఒక ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెట్టాలంటే టెండర్ పిలవాలి. మొత్తానికి టెండర్ దగ్గర మొదలు పెడతారు. ఈ టెండర్ అన్నది ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా దొరికింది అయితే వీళ్ళు లంచాలు ఇచ్చేసి మేము సప్లై చేసేస్తామని వీళ్ళు తయారైపోతారు. అది ఆ రాడార్ ఇక్కడ ఎక్కడా లేదు, డోప్లర్ రాడారో ఏదో అది జర్మనీలోనే ఉంది. కాబట్టి మొత్తానికి టెండర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఆర్డర్ బాగా అయినారా బాబు అని మొత్తానికి దానికి ఆర్డర్ వేశారు. అది బొంబాయి వచ్చి కూర్చుంది. అది ఇప్పుడు బొంబాయిలో ఉంది. అరే అది ఇప్పుడు అనంతపురం రావాలి. అది అనంతపురం వచ్చాక వీళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం మొదలెడతారు. మరి గత 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఆ రాడార్ని 2 నెలలు ఇప్పటికి తెచ్చుకుందాం మరి వాటికి. అంటే మరి గవర్నమెంట్ అలా ఆ గవర్నమెంటు కృత్రిమ వర్షాలు కురిపించాలనుకున్న గవర్నమెంటు రాడార్ బొంబాయిలో ఉంది అని అదొక హేతువుగా చెప్పి బొంబాయిలో ఉన్న రాడార్ అనంతపురం రావడానికి ఎంత టైం పడుతుంది? సరిగ్గా ఓ లారీ మీద ఎక్కించి తీసుకొస్తే 24 అవర్స్ లోపల వస్తుంది. అది గత 2 రోజుల నుంచి అదే న్యూస్. 2 రోజుల నుంచి కాదు, 1 వారం రోజుల నుంచి. వాళ్ళు ఏం చేస్తారండి? వాట్ దే కెన్ డూ గవర్నమెంట్ వాట్ ఇట్ కెన్ డూ బట్ స్టేట్ గవర్నమెంట్ ఇఫ్ ఎట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంటే అలా ఉన్నప్పుడు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది? కాబట్టి సీజన్స్ని తిట్టుకుంటూ బతకటం పొరపాటు. సీజన్స్ని తిట్టకూడదు, వర్షాన్ని తిట్టకూడదు, ఎండని తిట్టకూడదు, చలిని తిట్టకూడదు. ఈ తిట్టడం అన్నది ఒక ప్రెషర్ ఇన్సైడ్, అంటే సహించలేకపోవడం నుంచి వచ్చిన ప్రెషర్. కాబట్టి సుఖ దుఃఖాలు ఎక్కర్లేదు. మనం శీతోష్ణాల విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది. శీతమును సహించేయడం అలాగా, ఉష్ణాన్ని సహించేయటం వితిన్ లిమిట్స్. సో మే వస్తోందనుకోండి, బెంగపెట్టుకుంటే ఏమైనట్టు? కొంచెం ఓపిక పట్టేస్తే ఏప్రిల్ మే బయటపడిపోతాం. ఈ మధ్యలో ఏదైనా ఒక తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందని, తుఫాన్ రానక్కర్లేదు, ఇంకే తుఫాన్ లాంటిది వచ్చిందనుకోండి, 1 వారం రోజులు కట్ అయిపోతుంది. ఆ 1 వారం రోజులు చల్లదనంలో పడిపోతాం. కానీ మొత్తం మీద 45 డిగ్రీస్ అన్నది ఏదో 1 వారం రోజులు 10 రోజులు ప్రతి సంవత్సరం తప్పదు. అది సహించేసేయటమే దాన్ని. ఆ రకంగా మనస్సు దిట్టం చేసేసుకుని కంప్లైంట్ చేయకుండా మనం సహించడం అలవాటు చేసుకోవాలి. శీతోష్ణ అలాగే సుఖ దుఃఖాలు కూడా. సుఖ దుఃఖాల గురించి చాలా ఉంది చెప్పేది, ముందు శీతోష్ణాలు ఫినిష్ చేశాను. సో వీటిని సహిస్తే కిం స్యాత్, ఏమిటి లాభము? ఇది అంటే శృణు వినుము అని అంటే అలా చెప్పడం ఎందుకు? ఇలాగ మీరు చెప్తున్నారు, మేము వింటూనే ఉన్నాం, మధ్యలో ఈ శృణు శృణు ఎందుకు అంటే అంటే మీకు కొంచెం హెచ్చరిక చేయటం, మనస్సు భద్రం చేయండి, మనస్సుని ఇక్కడ పెట్టి వినండి అని శృణు. సో పదచ్ఛేదం చేద్దాం ఒకసారి శ్లోకానికి. ఎవరు చేస్తారు పదచ్ఛేదం? పోనండి, నేనే చెప్తాను, చేయండి. యం హి నా వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. శ్రీకృష్ణుడు ఇక్కడ హీ ఈస్ బ్రింగింగ్ ఇన్ సమ్ మ్యాచో స్పిరిట్. మ్యాచో స్పిరిట్ అంటారు అంటారంటలాగా ఆ స్పిరిట్ని తీసుకొస్తున్నాడు. అంటే కొంచెం ధైర్యం గలవాళ్ళలాగా ఉండాలి, కానీ అంత బేలతనం పనికిరాదు. మ్యాచో స్పిరిట్ని కూడా తీసుకొస్తున్నాడు. హే పురుషర్షభ, సో నీవు గొప్ప వీరాధి వీరుడు కదయా అర్జున అని అతనిలో ఉండేటువంటి ఆ స్వాభిమానాన్ని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా స్వాభిమానం తెచ్చుకుని, దురభిమానం ఉండకూడదు, స్వాభిమానం ఉండాలి. స్వాభిమానంతో మనం, అరే మనం మనుష్యులం, పశువులం కాదు, వివేకం గలవాళ్ళం కాబట్టి ఆ వివేక శక్తిని మనం తెచ్చుకుని, మనం సహనశక్తిని సంపాదించుకుని ధైర్యంగా సహించాలి. కానీ అంతేగాని ఈ శీతోష్ణాలకేనో, ఈ వచ్చిపోయే సుఖ దుఃఖాలకి లొంగిపోవడమా, చేతగాంధనం అవుతుంది అనే ఒక మ్యాచో స్పిరిట్ని మనం తెచ్చుకోవాలి. అప్పుడు సహనం తేలిక అవుతుంది. అందుకోసం మ్యాచో స్పిరిట్. అలా చెప్తారు కూడా, చాలండి ఏడిచినంత ఏడిచారు, చాలండి లేవండి ఇప్పటికే ఏడుపులు కట్టిపెట్టి ధైర్యం తెచ్చుకోండి. అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమైనట్టు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అన్ని దుఃఖాలు వదలకపోతాయి అని ఏదో పెద్దవాళ్ళు కేకలేస్తారు చూడండి ఆ రకంగా. సో హే పురుషర్షభ, సో ధీరంగా ఉండాలని ధీరం అనే పదాన్ని కూడా ప్రయోగించారు. సో ధీరుడు ఎవరు? ఎవడు మోక్షమునకు అర్హుడు, సహా అమృతత్వాయ కల్పతే, వాడు మోక్షమునకు అర్హుడు అగును. కల్పతే అంటే అర్హో భవతి, సమర్థో భవతి. సో జీవన్ముక్తుడైపోతాడు వాడు, జీవన్ముక్తికి అర్హతని సంపాదిస్తాడు. ఎవడు ధీరుడు? ఎవడో వాడు. ఎవడి ధీరుడు ఎవరు అంటే, ఏతే యం పురుషం నవ్యథయంతి సమదుఃఖ సుఖం. వ్యథ అనే పదానికి భయం అని అర్థం. సో లేకపోతే శంకరులు నా చాలయంతి అని రాయిపోతున్నారు, చెలింపజేయుట అని అర్థం. భయము అనే అర్థం కూడా ఉంది. సుఖంలో భయం ఉంటుంది, దుఃఖంలో భయం ఉంటుంది. సుఖంలో భయం ఏమిటి? చేయి జారిపోతుందేమో అని భయం. దుఃఖంలో భయం ఏమిటి? వచ్చి నెత్తిమీ పడుతుందేమో అని భయం. రెండూ భయమే. అంచేతనే సుఖ దుఃఖాల ఎడల అంత తీవ్రమైనటువంటి మెంటల్ రెస్పాన్సెస్ ఉండకూడదు. ఎందుకంటే సుఖం మీద గట్టి అటాచ్మెంట్ ఉందనుకోండి, దుఃఖం మీద ఏమైనా సరే ఇది నా దగ్గరికి రాకూడదు అనేటువంటి గట్టి విద్వేషం ఉందనుకోండి, అప్పుడు మీరు మెంటల్గా యూఆర్ వెరీ వీక్, యూ బికమ్ వీక్, బలహీనత వచ్చేస్తుంది. మనస్సులో భయము చోటు చేసుకుంటుంది. భయాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయాలి, కానీ భయాన్ని పెంచి పెంపొందించే ప్రయత్నం చేసుకోకూడదు. ఊరికే మనం భయాన్ని పెంచుకుంటూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళి వస్తాడు, భయపడుతూ ఉంటాడు. అంటే ఏమిటి భయపడడం అంటే? నా అభిప్రాయం, దేవాలయానికి సంబంధించి అక్కడేదో చెప్తారు ఎవడు, ఎవడో ఒకడు కాంప్లెక్స్ ఇచ్చి పంపిస్తాడు. ఏమని, మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేశారు? మూడు చేశాను. ఈ దేవాలయంలో మూడు చేయకూడదు, ఐదు చేయాలి. మూడు చేస్తేనేమో పీక్గా చుట్టుకుంటుంది, ఐదు చేస్తే విముక్తులు అవుతూ ఉంటాడు వీడు. వీడు భయపడుతూ ఉంటాడు. ఈ ముఖ్యంగా ఈ సత్సంగాలు అసలు తక్కువే. ప్రశ్నలు వేయండి, నేను సమాధానం చెప్తాను అని కనుక అంటే వాళ్ళు వేసి ప్రశ్నలు అన్నీ ఇలాగే ఉంటాయి. సో మా పిల్లి ఎదురుకుండా వస్తే ఏమవుతుంది అని ఒక ప్రశ్న. పిల్లి ఎదురకుండా వస్తే ఏమీ అవ్వదు. అది మీద పడితే కళ్ళు పీకితే ఏదైనా అవ్వాలి, కానీ దాని దారిని అది పోతే ఏమీ అవ్వదు. అడుగుతారు నిజంగా, పిల్లి ఎదురకుండా వస్తే ఏమిటో, లేకపోతే కుక్క వస్తే ఏమవుతుంది, ఇలా లలితా సహస్రనామం పారాయణ చేస్తే మిమ్మల్ని ఆ లలితాదేవి మిమ్మల్ని చాలా హింసలకు గురి చేసి నరకంలోకి తోసేస్తుంది అని ఎవరో చెప్పారు. ఈ ఏం చెప్తాం, తప్పేం లేదు పారాయణ చేసుకోండి అని చెప్పాను. అసలు నేను ముందు అడిగాను, మీరు నన్ను ఒక ఆయన అడిగారు, నన్ను భిక్షకు వెళ్తే ఏదో సత్సంగంలో లలితా సహస్రనామం పారాయణ చేయవచ్చా, చేస్తే దోషం ఏమైనా అపరాధము దోషము లేదా అని అడిగారు. నేను అన్నాను, మీరు ఈ ప్రశ్న ఇంతకు ముందు ఎంతమందిని అడిగారు అని అడిగారు. అంటే ఎవరిని అడగలేదు, మిమ్మల్ని ఒక్కరిని అడుగుతున్నాను అని చెప్పారు. ఓకే, ఇంకా ఈ పైన ఇంకా ఎంతమందిని అడగబోతున్నారు అని అంటే, ఇంక అడగను, మీరు చెప్పిన దానికి నేను సంతోషపడిపోతున్నాను. ఓకే, ఆ ఇన్సూరెన్స్ తీసుకుని నేను చెప్పాను, మీకు ఏమీ తప్పేం లేదు దోషమేం లేదు అని దాని మీద పోలుంది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. లలితా సహస్రనామంలో ఏముంటుంది, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అలా ఉంటుంది. శ్రీమాత అంటే శోభాయుక్తమైన ఓ తల్లి అని అర్థం. శ్రీమత్ సింహాసనేశ్వరి మంచి అందమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నావిడ జగన్మాత. దీంట్లో అపరాధం ఏముందండి? అని తిట్టామా కొట్టామా? దీంట్లో అపరాధానికి ఏముంది? సంస్కృత పదాలు ఓరార్లెస్ తెలుగులో కూడా ఉన్నాయి. సింహాసనం తెలుగులో ఉంది, ఈశ్వరి తెలుగులో ఉంది, శ్రీ తెలుగులో ఉంది. ఏమిటి దీంట్లో అపరాధం ఏమొచ్చింది? ఇది చెప్పాను, చాలా బాగా చెప్పానని నేను అనుకున్నా. వెంటనే ఇంకొకళ్ళు అడిగారు, మరి అర్గలా స్తోత్రం చదవకపోతే కొంపలు అంటుకుపోతాయని చెప్పారు, దాని మాట ఏమిటి? చెప్పాను, ఏమోనమ్మా నా వల్ల కాదు, సెటిల్ చేయలేరు ఈ సమస్య. ఇంకా మీరు అంత లోతుల్లోకి నేను వెళ్ళిపోలేరు. ఎందుకంటే అర్గలా అంటే, అర్గలా అంటే ఏమిటి? గడియో ఏదో అర్థం. సో మరి ఆ స్తోత్రానికి అర్గలా స్తోత్రం అని ఏదో పేరు వచ్చింది. ఆ స్తోత్రం చదవకపోతే ప్రమాదం, దేవి ఖడ్గంతో చంపేస్తుంది, లేకపోతే దేవి యొక్క సింహం ఒకటి ఉంది కదా, ఆ సింహం మిమ్మల్ని ఏమో పీకేస్తుంది అని ఇలాగా. ఇదే మరి ఏమన్నా అలా భయాలు పెట్టేస్తే మనుషుల్ని మనం ఏమిటి సంపాదించుకున్నట్టు? మనం భయం పోవడం కోసం అక్కడికి వెళ్తాం, భయాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకంటే అక్కడికి వెళ్ళకపోతేనే వీడు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉన్నాడని అనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా డబ్బు భయమే, డబ్బు దగ్గర భయమే, డబ్బు సంపాదిస్తానంలోనూ భయం, దాచిపెట్టడంలో భయం, ఆ తర్వాత ఈ డబ్బు నా తర్వాత వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టరో అని ఇదో భయం. వీడు అవసరమైన దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు, అది తర్వాత కొడుకులు వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టరో అని వీడికి డౌటు. ఎందుకంటే వీడు చూస్తూ ఉంటాడు, వీడి నిజ జీవితంలో వీడు 10 రూపాయలు ఖర్చు పెట్టి చోట వాళ్ళు 100 ఖర్చు పెడతారు. కొంచెం జనరేషన్ గ్యాప్ ఉంటుంది, మనం ఖర్చు పెట్టలేము, పిల్లలు కొంచెం ఉల్లాసంగా ఖర్చు పెడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టడం మానేస్తారు. దీనికి ఒక రూల్ ఒకటి ఉంది, ఎవడు సంపాదిస్తాడో వాడు ఖర్చు పెట్టలేడు, సంపాదించేది మరొకడైతే ఉల్లాసంగా ఖర్చు పెడతాడు. కాబట్టి పిల్లలు ఉద్యోగంలో చేరి తమ డబ్బులు తాము సంపాదించుకునే వరకు ఉల్లాసంగా ఖర్చు పెడతారు, ఆ తర్వాత జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఇది ఒక రూల్ ఇది. కాబట్టి అదో భయం, అన్నిటికీ భయాలే. సో ఈ భయాలతో బతుకుతూ ఉండటం అది తెలివితేటలు కాదు. సహనము తితిక్ష తెచ్చుకుంటే మనం దేన్నైనా సహించగలం. దీని మీద ఒక సైకాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, పేరు గుర్తు రావట్లేదు నాకు, చాలా ఫేమస్ నేమే. అతను లోగో సైకాలజీ అని సైకాలజీలో ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇన్మేట్, ఆష్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1941 నుంచి 1945 దాకా ఉన్నాడు, జర్మన్ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్. దాని గురించి మీకు ఏదైనా కొత్త గొప్ప తెలుసు ఉండాలి. సో అతను ఒక ప్రిన్సిపల్, సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ పెట్టాడు, అది చదివితే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను ఏమన్నాడంటే, మానవుడు సహించలేని దుస్థితి ఈ సృష్టిలో ఉండదు అని చెప్పాడు. ఎంతటి నికృష్ట స్థితినైనా సరే సహించే శక్తి మానవుడికి ఉంది అని చెప్పాడు. కానీ అది ఉందని వాడికి తెలియదు. యాజ్ ది సిచ్యువేషన్ డెవలప్స్ ఆ శక్తి వస్తుందని చెప్పాడు. దానికి అతను దృష్టాంతం చెప్పాడు. అతనికి టీ దొరకలేదు, 2-3 రోజులు టీ దొరకలేదు. ఆ యుద్ధం నడుస్తుంది, చాలా కష్ట, తిండి లేక కష్టపడుతున్నారు. అతనికి 4 రోజుల తర్వాత ఒక కప్పు ఛాయ్ దొరికింది. దొరికితే అక్కడ బెంచి మీద కూర్చుని ఆ ఛాయ్ తాగుతున్నాడు. 2 సిప్స్ తాగేప్పటికీ ఎందుకునో దుర్వాసన ఏదో వేస్తే వెనక్కి చూస్తాడు. వెనక్కి చూస్తే ఆ వెనకాల కుళ్ళుతున్న 20 శవాలు కనపడతాయి. కుళ్ళిపోతున్న శవాలు 20 ఉంటాయి. అవి వాటిని మాస్ గ్రేవ్స్ కింద కప్పి పెడుతూ ఉంటారు. అలా మాస్ గ్రేవ్స్లో 1000కు 1000 శవాలు కప్పి పెట్టగా ఇంకా మిగిలి ఉన్నాయి ఇవి. సో ఎంత తుడిచినా ఇంకా దుమ్మోదో మిగిలిపోతుంది అంటారు చూడండి. రోడ్డు తుడిస్తే ఏదో చెత్త ఏదో కార్నర్లో ఉంటూనే ఉంటుంది. ఆ రకంగా ఎన్ని శవాలని కప్పెట్టినా ఇంకా కొన్ని 20 శవాలు ఉండిపోయాయి. ఆ శవాలు వీడి కూర్చున్న బెంచికి అంత వెనకాల ఉన్నాయి. అలా చూడగానే అమ్మో కంగారు పడ్డాడు. కంగారు పడి కానీ ఈ ఛాయ్ని మాత్రం తాగేదాకా దాని గురించి మాత్రం మాట్లాడద్దు అని శుభ్రంగా ఛాయ్ తాగేస్తాడు. ఛాయ్ తాగడం అయిన తర్వాత అక్కడి నుంచి దూరంగా పోతాడు. కాబట్టి మానవుడికి సహించడం చేత కాదని మీరు అనద్దు. మానవుడికి తన శక్తి తనకు తెలియదు. భయంతో తన శక్తి విషయంలో తానే అజ్ఞానిగా ఉండిపోతాడు. మానవుడికి ఎంతటి కఠినమైన స్థితినైనా సహించేటువంటి సామర్థ్యం మానవుడికి ఉంది. నేను కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇన్మేట్గా నేను చెప్తున్నాను. అని అతను సైకాలజీలో రాస్తాడు. సో అతని పేరేమో నాకు గుర్తురావట్లేదు. సో కౌఫ్మన్ ఏదో ఉంది, జూయిష్ సైకాలజిస్ట్. సో నేను మనవి చేసేది ఏంటంటే, మనలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనం గుర్తించి పైకి తెచ్చుకుని వివేక బలంతో మనం సహించటం అనేది అలవాటు చేసుకుంటే, అది ఏదో ఒక పెసిమిస్టిక్ ఫిలాసఫీ అని మీరు అనుకోవద్దు. చాలా ఓపిక్గా మీరు దాన్ని గమనించాల్సి ఉంటుంది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఐ వుడ్ లైక్ టు డిస్కస్ దిస్ సహనం ఎ లిటిల్ మోర్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సో దాంట్లోనే పురుషార్థం ఉన్నది, దాంట్లోనే వివేకము, తెలివితేటలు, ప్రజ్ఞ, పురుషార్థం అన్నీ ఉన్నాయి.